నయ్యాని పాదము నన్ను చేసుకోవయ్యాని సొంతము చేరితి నయ్యాని పాదము నన్ను చేసుకోవయ్యాని సొంతము చేరితి నయ్యాని పాదము నన్ను చేసుకోవయ్యాని సొంతము చేరితి నయ్యాని పాదము నన్ను చేసుకోవయ్యాని సొంతము చేరితి నయ్యాని పాదము నన్ను చేసుకోవయ్యా నీ సొంతము చేరితి నయ్యా నీ పాదము నన్ను చేసుకోవయ్యా నీ సొంతము ఆశలను నాలో కడుగుము నీ సిలువ పాటులను నాలో నిలుపుము యొక్క ఆశలను నాలో కడుగుము నీ సిలువ పాటులను నాలో నిలుపుము ఆశలను నాలో కడుగుము నీ సిలువ పాటులను నాలో నిలుపుము లోకాశలను నాలో కడుగుము నీ సిలువ పాటులను నాలో నిలుపుము లోకాశలను నాలో కడుగుము నీ సిలువ పాటులను నాలో నిలుపుము లోకాశలను నాలో కడుగుము నీ సిలువ పాటులను నాలో నిలుపుము తలపు నాలో పెంచుము ఆత్మీయ కన్నులను తెరిపించుము నిన్ను చూసే తలపు నాలో పెంచుము ఆత్మీయ కన్నులను తెరిపించుము నిన్ను చూసే తలపు నాలో పెంచుము నాత్మీయ కన్నులను తెరిపించుము నిన్ను చూసే తలపు నాలో పెంచుము నాత్మీయ కన్నులను తెరిపించుము నిన్ను చూసే తలపు నాలో పెంచుము నాత్మీయ కన్నులను తెరిపించు. నిన్ను చూసే తలపు నాలో తెంచు, నాత్మీయ కన్నులను తెరిపించు. చేరితినయ్యా నీ